92 హ్రీంగర్భ సం భ హ్రీంగర్భ హ్రీంగర్భ హ్రీం శబ్దార్థాః సగుణ మూర్తయ స్త్రీ గర్భే స్వస్వరూపే ససిత్తికాః వినా సంభావ సంబంధేన యస్యాః సా తథా మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం ఇతి వచనాత్ ఓం హ్రీంగర్భాయే నమః ఆం వి హ్రీం శబ్దార్థములు సగుణమూర్తులునైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురు స్వస్వరూపమునందు గర్భమునందు స్వీయ శక్తి సహితులే అవినాభావ సంబంధముతో ఆ పరాదేవతా స్వరూపము నందు ఉందురు. 179 శంకర గ్రంథరత్నాపాళి గానా జగన్మాత హ్రీంగర్భాయని స్తుతింపబడుచున్నది. మమయోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం స్వీయ మాయా త్రిగుణాత్మిక ప్రకృతి సర్వభూత సృష్టికి కారణభూతురాలు సర్వకార్యముల కంటే మహత్వ సంపన్నగాన ఆ ప్రకృతియే యోనేహ మహద్బ్రహ్మ బ్రహ్మయే సర్వ ప్రపంచ సృష్టికి కారణము. ఆ మహత్తత్వ బ్రహ్మయందు యోనియందు హిరణ్య గర్భుని కారణమైన బీజమును నిషేపించుచున్నాను అని గీతావచనము జన్మకు వలన తెలియచున్నది.